శివకిస్మృతిపురాణానామాలయ కరుణాలయ నమామి భగవత్పాదశంకరం లోకశంకరం పద్మస్వరూప బంధుకం. మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూడము, మీతో తెలుగు భాషలో మాతృభాషలో మాట్లాడటము చాలా ఆనందదాయకమైన విషయం. మీకు ఒక ప్రత్యేక స్థానము గలదు భారతదేశ ఇతిహాసంలో. మీరు భారతదేశం నుంచి సుదూర దేశానికి వచ్చి, అంటే భారతదేశంలోనే నిండా ఉద్యోగాలు ఉంటే ఇంత దూరం రానక్కర్ లేకుండా, కానీ భారతీయులు ఆ భారతదేశం యొక్క ఎల్లలను దాటి వివిధ దేశాలకు వెళ్ళి అక్కడ తమ యొక్క కర్మనిష్టతను కర్తవ్య నిష్టను ప్రపంచానికి పరిచయం చేసి ఎంతో కీర్తిని గడించిన ఈ విషయం నేను బాగా ఎరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మీకు భారతీయులు కనపడతారు. బ్రెజిల్, అర్జెంటీనా మొదలైన సౌత్ అమెరికన్ దేశాల్లో కేవలము భోగభూములు, అక్కడ ఏదో వారానికి ఒకసారి ఏదో దేవునికో దండం పెట్టడము, మిగిలిన సమయమునంతరం కూడా ఇంద్రియ భోగములలో గడుపుట, ఆ విధంగా ఉంటుంది అక్కడ వాతావరణం. సమాజ జీవనము చలచిత్రంగా ఉంటుంది, నేను ఆశ్చర్య కొడిగివ్వండి. అలాంటి దేశములలో కూడా భారతీయులు ఉన్నారు. మొన్న నరేంద్ర మోడీ గారు అర్జెంటీనా బ్యూనస్ ఐరిస్కి వెళ్ళినప్పుడు అక్కడ భారతీయ సంతతికి చెందిన జనులందరూ కూడా యోగా ఫర్ పీస్ అనే ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు దాంట్లో పాల్గొన్నారు. అలాగే బ్రెజిల్లో కూడా ఎంతోమంది భారతీయులు ఉన్నారు. ఒకసారి నాకు ఆశ్చర్యం, పెనామా అనే ఒక దేశము కదా, పెనామా కెనాల్ అని మీరు విని ఉంటారు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒక కాల్వ, అటు పసిఫిక్ మహాసముద్రాన్ని ఇటు అట్లాంటిక్ మహాసముద్రంతో జతపూర్చే కాలువ. ఆ కాలువ తవ్విన జనులలో భారతీయుల ముఖాలు కూడా కనపడతాయి ఆ ఫోటో. ఆ ఫోటో చూస్తే ఆశ్చర్యం వస్తుంది. దాంట్లో చైనీయులు ఎలాగో అమెరికన్స్, సౌత్ అమెరికన్స్, నార్త్ అమెరికన్స్ అందరూ ఉండడమే కాకుండా కొద్దిమంది భారతీయులు కూడా ఉన్నారు. ఎప్పుడు పెనామా కెనాల్, తర్వాత పెనామాలోను పెనామా సిటీ, పెనామా అనే రాజ్యానికి పెనామా సిటీ అన్నది రాజధాని, లైక్ కువైట్కి కువైట్ సిటీ లాగా. ఒకసారి నేను దాంట్లో ఆ పెనామా సిటీలో కారులో వెళ్తుంటే సడన్గా నాకు మహాత్మా గాంధీ గారి విగ్రహం కనపడింది సెంటర్లో. కారు ముందుకు వెళ్ళిపోయిన తర్వాత నాకు డౌట్ వచ్చింది, ఏమంటే అది మహాత్మా గాంధీ గారి విగ్రహం అని. అవునండి అంటే, సరే వెనక్కి తీసుకువెళ్ళండి అంటే అక్కడ గాంధీ గారి విగ్రహం పెనామా రాజ్యంలో చూసి ఆశ్చర్యం కలిగింది. ఇక కెనడా, అమెరికా, బ్రిటన్, యూరప్ ఎక్కడికి వెళ్ళినా మనకి దర్శనమిస్తారు. భారతీయులు మూలంగా అన్ని దేశాల్లో కూడా వెజిటేరియనిజం బాగా ప్రచారంలోకి వస్తుంది. ఒకప్పుడు వెజిటేరియన్ ఫుడ్ ఎక్కడ దొరికింది కాదు, కానీ ఇప్పుడు భారతీయులు అధికంగా ఉండడము, వాళ్ళు వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే స్వీకరించడము, ఈ కారణంగా అన్ని దేశాలలో, అన్ని రాష్ట్ర, అన్ని రాజ్య సిటీస్లో, పెద్ద పెద్ద నగరములలో వెజిటేరియన్ ఫుడ్ మనకి కనపడుతుంది. ఇండియన్ రెస్టారెంట్స్ కనపడతాయి, ఆఖరికి స్టార్ బక్స్ కూడా చాయ్ని ఇంట్రడ్యూస్ చేశాడు. మీకు తెలుసా, స్టార్ బక్స్ కంపెనీ వాడు చాయ్ అనేది ఇంట్రడ్యూస్ చేశాడు, మన ఇండియన్ మసాలా టీ లాంటివి. తర్వాత సబ్వే అనే ఒక రెస్టారెంట్ ఉన్నది, వాళ్ళు వెజిటేరియన్ శాండ్విచ్ ఇంట్రడ్యూస్ చేశారు మన భారతీయుల కారణంగా. సో ఈ విధంగా భారతదేశం యొక్క ప్రతిష్ట ప్రపంచమంతటా కూడా పాకుతున్నది. దానిలో భాగంగా మీరు కూడా భారతీయ సంతతికి చెందిన జనులు, మిమ్మల్ని చూస్తే భారతీయుడిగా నా హృదయము గర్వంతో నిండుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు కష్టపడి పనిచేయుట, కర్తవ్య నిష్ట, కర్తవ్య కర్మయోగం అన్నమాట, భగవద్గీతలో చెప్పిన కర్మయోగాన్ని జీవితంలో ఆచరణలోకి తెచ్చుకునే ప్రయత్నం. అంటే శ్రమకు ఓర్చి, ఎంతటి కష్టాన్నైనా సహించి, ఎన్ని ఆటంకములు ఒడుదుడుకులు వచ్చినా వాటినన్నిటినీ అధిగమించి నిలదొక్కుని ఒక భిన్నమైన దేశంలో, ఒక కొత్త దేశంలో, కొత్త సంస్కృతిలో నిలదొక్కుని తమ ఉనికిని చాటుకుని తమ కాయకష్టం ద్వారా, శరీర శ్రమ ద్వారా వాళ్ళ హృదయాలను జయించి ఆ విధంగా మీరు భారతదేశానికి ఒక గొప్ప ప్రతిష్టను సంపాదించి పెడుతున్నారు అన్నది ఏదో కొత్తగా నేను గొప్పగా చెప్తున్న విషయమేం కాదు, ఇది బాగా ప్రసిద్ధి చెందిన విషయమే. మీరు మీ స్వంతానికి, కుటుంబానికి మాత్రమే కాకుండా భారతదేశానికి కూడా గొప్ప సేవని మీరు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఇక్కడ సేవ చేసిన ధనాన్ని భారతదేశానికి తీసుకువచ్చి అక్కడ సమాజంలో ఎకానమీ అభివృద్ధి అయ్యేటువంటి విధంగా చేస్తూ ఉంటారు. సో మిమ్మల్ని అందరినీ కలవడము, వ్యక్తిగతంగా కూడా మీతోటి కలిసి కొద్ది రోజులు సమయాన్ని గడపడము, మీతో ఏవో కొన్ని మంచి విషయాలు ముచ్చటించటము, అది కూడా తెలుగు భాషలో మాట్లాడము, ఇది ఎంతో ఆనందదాయకమైన విషయము. ఈ విధంగా ఈ లొకాలిటీలో ఒక హాల్లో ఒకటి పెట్టుకుని దానికి స్వాధ్యాయ అని పేరు పెట్టి, స్వాధ్యాయ అంటే వేదము వేదాంతము మొదలైన గంభీరమైన ఆధ్యాత్మిక విషయములను అధ్యయనము చేసే స్థానము సంస్థ ఆ విధమైన పేరు పెట్టుకుని మీరు ఎంతో చక్కని కృషి చేస్తున్నందులకు నేను మిమ్మల్ని ఎంతో అభినందిస్తూ ఉన్నాను. నాగేందర్ ఇంకొంచెం పెంచగలుగుతామమ్మా, నువ్వు మొహమాట పడ్డావేమో అనిపిస్తుంది నాకు. ఇంకేమీ మిగలేదు, అంత మ్యాక్సిమం అదే. సరే అయితే మంచిది అనుకున్నాను, అలాంటి పని ఏదో చేసుకుంటావని. బాగుంది, ఎప్పుడు బాగుంది. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, క్లెర్జీమ్యాన్ సుత్రోట్ అని ఒక ఫిజికల్ డిజాస్టర్ కాదు, సారీ జారిపోయిందా విరిగిపోయిందా, జారిపోయింది పర్వాలేదు. క్లెర్జీమ్యాన్ సుత్రోట్ అని అంటారు, అంటే ప్రసంగములు చెప్పి చెప్పి చెప్పి ఆ త్రోట్ పోతుంది. దానికి మెడిసిన్లో అదొక డిజార్డర్, క్లెర్జీమ్యాన్ సుత్రోట్ అని. దానికి ట్రీట్మెంటే ఉండదు, ఇంకే ఉపశమనమే తప్ప. సో అందుకోసం ఆ ఇబ్బంది ఉండడం మూలంగా నేను ఈ మైక్ విషయమై కొంత ఈ విధంగా పేచి పెడుతూ ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళిన మైక్ కొంచెం పెంచండి, మీరు కొంచెం ఓపిక పట్టాల్సి ఉంటుంది ఆ విషయంలో నాతోటి. ఇక్కడ ఉన్న 4 రోజుల్లో భజగోవింద శ్లోకాల మీద ఏవో నా మనస్సులో ఉండే కొన్ని భావాలను మీతో పంచుకోవడము అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టినాము. ఈ భజగోవింద శ్లోకాల్లో ఒక శ్లోకం చెప్పినాను, ఈ భజగోవింద అనే పేరుతోటి స్తోత్రము ప్రసిద్ధమైనది. దీనికి సంస్కృతంలో ఇంకో పేరు కూడా కలదు, మోహముద్గరహ అనే పేరు కలదు. ముద్గరహ అంటే అది ఒక ఆయుధం. మామూలుగా రామాయణంలో రామరావణ యుద్ధము జరిగినప్పుడు రాక్షసులు ఉపయోగించే ఇనుప గుదియ పేరు విన్నారా ఎప్పుడైనా? ఇనుప గుదియ అంటే పెద్ద రోకలి వంటి ఆయుధం, దాంతో మొత్తితే ఎదరివాడు అంతరించిపోతాడు, వెంటనే ప్రాణం పోతుంది. అలాంటి ఆయుధం, దానికి ముద్గరము అని పేరు. ఈ స్తోత్రము ఇది ఊరికే దేవుణ్ణి నువ్వు ఇంతటి వాడివే అంతటి వాడివే అని స్తుతిస్తూ ఉండేటువంటి స్తోత్రం కాదు ఇది. ఇది మనిషి హృదయంలో పరివర్తన తీసుకువచ్చేటువంటి స్తోత్రము. ఈ తేడాని స్తోత్రాల్లో ఉండే ఆ విభాగమును గురించి నేను నిన్న కొంత విస్తారంగా చెప్పినాను. ఈ స్తోత్రాన్ని అధ్యయనం చేసి, అంటే ఊరికే పారాయణ చేసేసేయటం కాదు, దాన్ని వింటుండగానే ఆ భావము మనస్సుకి వచ్చినట్లయితే, మనస్సుకి వచ్చిన ఆ భావాన్ని మీరు నెమరు వేసుకుని ఆ భావాన్ని ప్రేమతో అనుసంధానము చేసినట్లయితే, అంటే దాని గురించి ఆలోచించుకుని ఆకలింపు చేసుకున్నట్లయితే, మన జీవితాలను చిందరవందరగా చేసేటువంటి మోహమనే దోషం ఏదైతే కలదో అది దూరం అయిపోతుంది, పటాపంచలైపోతుంది. మోహము అనే మాట సంస్కృత పదము, మోహ వైచిత్యే అనే ధాతువు నుంచి పుట్టినది. అంటే ఉన్నదానిని ఉన్నట్లుగా కాక ఇంకో విధంగా తెలుసుకునుట, భ్రమ అన్నమాట. త్రాడు చూసి పామని అనుకుంటే దాన్ని ఏమంటారు, భ్రమ అని అంటారు. మోహమునకే మరో పేరు. దానివలన మనిషి చాలా కష్టపడతాడు చూడండి. దీంట్లో మీకు రహస్యం ఉన్నది, మీరు గమనించలేదో, మనిషి సఫర్ అవుతూ ఉంటాడు, ఏవో కష్టపడుతూ ఉంటాడు, ఏవో అనేక దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు ప్రతివాడు కూడా. దీంట్లో తేడా ఏమి ఉండదు, అందరూ సంసారులుగా ఉంటారు. ఒకప్పుడు కేవలము లౌకిక జీవనం గడిపేవాళ్ళు ఏవో దుఃఖాలను భయాలను అనుభవిస్తూ సతమతమవుతూ ఉంటారు. ఆ లౌకిక జీవనాన్ని ఒకంత కట్టడి చేసుకుని ఆధ్యాత్మిక జీవనంలోకి వచ్చి దేవుడు పూజలు తీర్థయాత్రలు ఇత్యాది కర్మకాండ చేసుకుంటూ గడుపుతూ ఉంటారు జనులు, వాళ్ళు కూడా కష్టపడుతూనే ఉంటారు. కొంత లౌకిక జీవనం కట్టడి చేసిన కారణంగా కొద్ది గొప్ప ఏదో దేవుడి పేరు చెప్పి కొంత పూజ ఇత్యాదులు చేసుకుంటూ తీర్థయాత్రలు అవి చేస్తూ దేవాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ దేవుళ్ళను దర్శిస్తూ ఉన్నందుకు కొంత సంసారం బరువు తగ్గాలి మరి న్యాయానికి, అందుకోసమే కదా అవన్నీ చేసేది. కానీ మీరు మన అనుభవం చూసుకుంటే బరువు ఏం తగ్గదు. మీరు నేను ఇలాగా కొంచెం కరాఖండిగా చెప్పినందుకు అన్యథా భావించకూడదు. కేవల లౌకికులు ఏ విధంగా సంసారంలో శోకము భయము అనే ఇబ్బందులను అనుభవిస్తూ ఉంటారో, ఈ కర్మకాండలో ఉపాసనలలో అనేక రకములైన ఉపాసనలు ఉన్నాయి హిందూ సమాజంలో, వీటన్నింటిలో తలవంకలు అయ్యేవాళ్ళు కూడా అలాగే ఉంటారు. వాళ్ళేమీ కృతార్థులైనట్టుగా అనిపించదు. మీరు ఎప్పుడైనా వారు మనస్సు విప్పి చెప్పినట్లయితే మీకు తెలుస్తూనే ఉంటుంది అది. ఎందువల్ల కారణం ఏమై ఉంటుంది? మీరు ఈ ప్రశ్నను కొంచెం జాగ్రత్తగా ప్రశ్నను అర్థం చేసుకుంటే సరిపడుతుంది, సమాధానం దానంతటదే వస్తుంది. ధనము మన సమస్యలకు పరిష్కారం కావాలి, కానీ అవ్వదు. ధనాన్ని పోగేసినా కూడా సమస్యలు అలాగే ఉండిపోతాయి. సమస్యలు ద్విధము, దుఃఖము భయం, శోకము భయం. భయము అంటే ఏదో దేవుణ్ణి చూసి జడుచుకున్నాడు అలాంటి భయం కాదు, అభద్రత. భవిష్యత్తులో ఏమైపోతుందో, మన బతుకు ఏమవుతుందో, మన పిల్లలు ఏమైపోతారు, ఈ పెళ్ళి ఏమవుతుందో, ఈ పెళ్ళి స్థిరంగా ఉంటుందో ఉండదో, వీళ్ళు మనకి సత్కారం సరిగ్గా చేస్తారో చేయరో, ఈ అని ఇలాగ భవిష్యత్తు గురించి బెంగలు మనిషి వాటితో సతమతమవుతూ ఉంటాడు. శోకం ఏదో ఒక దుఃఖం ఏదో. మీరు గమనించారో లేదో, ప్రతివాడు కూడా ప్రాబ్లమ్స్తో జీవిస్తూ ఉంటారు. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఏవో ప్రాబ్లమ్స్, ఏవో ఆఫీస్లో ప్రాబ్లమ్స్, ఇంట్లో ప్రాబ్లమ్స్, భార్యతో ప్రాబ్లమ్స్, లేకపోతే భర్తతో, పిల్లలతో సమస్యలు, ఆడపిల్లలతో ప్రాబ్లమ్స్, మగపిల్లలతో కూడా ప్రాబ్లమ్స్. ప్రతి వాళ్ళు ఏవో ప్రాబ్లమ్స్తో సతమతమవుతూ ఉంటారు. డబ్బు ఈ ప్రాబ్లమ్స్కి పరిష్కారం అవుతుందని మనం ఆశపడతాము. అధ్యతనే యూనివర్సిటీలో అవి వెళ్ళి సీట్లు అవి సంపాదించి చదువుకుని డిగ్రీలు తెచ్చుకుని ఉద్యోగాలు సంపాదించి ఈ ప్రాబ్లమ్స్ పరిష్కారం అయిపోతాయి అనుకుంటాం డబ్బు పోగేస్తే, కానీ అవ్వవు. ఒకప్పుడు ఈ ప్రాబ్లమ్స్ పరిష్కారం కాకపోవడం మాట అలా వచ్చి ప్రాబ్లమ్స్ పెరుగుతాయి, మరింత ఎక్కువ అవుతాయి కూడా. ఇదొకటి చాలా విడ్డూరమైన విషయం. అంటే మనము దేని వలన జీవిత సమస్యలన్నీ దూరమవుతాయని అనుకుంటామో, ఆ ధనము జీవిత సమస్యలను దూరం చేయకపోగా మరికొన్ని కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది. మీరు గమనించారా ఈ విషయాన్ని? ఇక భోగములు ఉన్నాయి, అంటే ఇంద్రియ భోగములు, అంటే మంచి ఖరీదైన భోజనం చేయడం, అలాగే ఇతర పానీయములు ఇత్యాదులు, ఇంకా ఇతర ఇంద్రియ భోగములు ఏవైతే కలవో వీటి వలన ఈ దుఃఖము భయము అనే సమస్యలు దూరమవుతాయి అని కొంతమంది భ్రమపడతారు. చాలామంది భ్రమపడరు, ఎవరో కొద్దిమంది అటువంటి భ్రమకు కూడా లోనవుతూ ఉంటారు. చాలామంది ధనం వల్ల మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని భ్రమపడతారు. వారి శాతం ఎక్కువ, సుమారు 90% జనులు అలా ఉంటారు. కొద్దిమంది 20% 10% 20-30% జనులు భోగముల వలన మన కష్టాలు గట్టెక్కుతాయని భయ అని భ్రమపడి ఆ భోగాల వెంట పరుగులు ఎత్తుతారు. భోగాలలో జీవిత సమస్యలు పరిష్కారం అవ్వడం అనే సమస్య అనే ప్రసక్తి లేనేలేదు. పైగా భోగే రోగ భయం, భోగములు పెరిగి కొలది రోగముల వలన కలిగే భయము పెరిగిపోతుంది. కాబట్టి భోగాలలో ఏమీ సొల్యూషన్ లేదు జీవితానికి. దీన్ని జీవిత సమస్య, మానవ జీవితము ఒక సమస్య, సమస్యల వలయము ప్రాబ్లమ్స్తో నిండి ఉంటుంది. ప్రతివాడు దుఃఖంతో భయంతో జీవిస్తూ ఉంటాడు. దీనికి కారణం ఏమై ఉంటుంది అని నేను విచారం చేస్తూ ఉన్నాను, మీరు ఫాలో అవుతున్నారా? సో ధనము కారణము, దానికి పరిష్కారం కాదు. భోగములు అసలే పరిష్కారం కాదు. ఇంకేం మిగిలింది? కర్మ ఉపాసన మిగిలే, అవే కదా మిగులుతా. కర్మకాండ ఉపాసనాకాండ మిగిలింది. ఈ కర్మకాండ ఉపాసనాకాండ భారతీయ సమాజంలో హిందూ ధర్మంలో చాలా విస్తారంగా ఉంటుంది. ప్రతి మతంలోనూ అలాగే ఉంటుందేమో, ప్రతి మతంలోనూ కర్మ ఉపాసన అనేవి చాలా జటిలముగా కాంప్లెక్స్ చాలా ఎలాబరేట్గా ఉంటాయి. హిందూ మతంలో మరీ ఎక్కువగా ఉంటాయి. ఎన్నెన్నో దేవతల యొక్క ఉపాసన, ఎన్నెన్నో రకాల ఉపాసన. ఇంకా కర్మలు అయితే లెక్కలేనన్ని కర్మలు. తీర్థయాత్రల గురించి అసలు చెప్పనే వద్దు. దక్షిణ దేశ తీర్థయాత్ర 10 రోజులు తిరిగి వస్తే మీరు ఉన్న తీర్థయాత్రలో 10వ వంతు కూడా మీరు టచ్ చేసినట్టు కాదు. ఇంకా నార్త్ ఇండియా తీర్థయాత్ర అలా మిగిలే ఉంటుంది. సో ఈ విధంగా ఎన్నెన్నో ఈ కర్మ ఉపాసన పద్ధతులు ఉన్నప్పటికీ మన మౌలికమైన జీవిత సమస్య పరిష్కారం అవ్వదు. జీవిత సమస్య అలా కొనసాగుతూనే ఉంటుంది. నేను కొంచెం మొహమాటం లేకుండా మాట్లాడుతున్నాను, కరాఖండిగా మాట్లాడుతున్నాను. బహుశా మీకు కొంచెం విడ్డూరం అనిపించవచ్చు, ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు అని అనిపించవచ్చు. అంటే నేను ఒక కేసుని బిల్డప్ చేసుకొస్తున్నాను. ధర్మ అర్థ కామ అని 3 పురుషార్థములు గలవు. అంటే మనం ధనాన్ని సంపాదించటం అది అర్థము అంటారు, భోగములను అనుభవించుట కామము అంటారు, పూజాధికము చేసి ఈశ్వర దేవతలను ప్రీతులను చేసి తద్వారా మన పాపాన్ని గడుపుకునే ప్రయత్నము చేయుట దానిని ధర్మము అంటారు. ఈ 3 పురుషార్థములలో మన జీవిత సమస్య హ్యూమన్ ప్రెడికమెంట్ అంటారు. అంటే ఒక సమస్యల వలయంలో జీవిస్తూ ఉండడం, వాటికి అలవాటు కూడా పడిపోతాం. ఒకప్పుడు ఈ సమస్యలకు అప్పులకు అలవాటు పడినవాడులాగా సమస్యల వలయానికి అలవాటు పడిపోయి అలాగే జీవించేస్తూ ఉంటాం. ఓ కొంత సుఖం చాలా దుఃఖం, కొంత సుఖం మళ్ళీ దుఃఖం, అలాగే దాంట్లోనే జీవించేస్తూ అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే ఈ సమస్యల వలయానికి మనకి పరిష్కారం దొరకదు, ఈ 3 ఇంట్లో కూడా దొరకదు. కారణం ఏమిటంటే మానవుని జీవితము ఇంత శోకమయమగుటకు ప్రధాన కారణమును మనం సరిగ్గా పట్టుకోలేకపోవడమే. ఇప్పుడు మీకు జీవితంలో దుఃఖానుభవానికి వచ్చిందనుకోండి, వెంటనే మీకు ఏమనిపిస్తుంది? ఎవడో ఫలానా వాడు నా దుఃఖమునకు కారణము అని అనిపిస్తుంది. దీన్ని ద క్లాసికల్ మదర్ ఇన్ లా డాటర్ ఇన్ లా సిండ్రోమ్ అని అంటారు. మీరు విన్నారో లేదో, అత్తగారు ఏమనుకుంటుందంటే కోడలి వల్ల నా జీవితం దుర్భరమైందని ఆవిడ అనుకుంటుంది. కోడలు ఏమనుకుంటుంది? అత్తగారి వలన నా జీవితము ఈ విధంగా చెడిపోయింది అని ఆవిడ అనుకుంటుంది. ఇద్దరు కలిసే జీవిస్తూ ఉంటారు, ఒకే ఇంట్లో జీవిస్తూ ఉంటారు. చిత్రం ఏంటంటే ఇద్దరూ ఒకే మనిషిని ప్రేమిస్తారు. అత్తగారు తన కొడుకుని ప్రేమిస్తుంది, కోడలు తన భర్తను ప్రేమిస్తుంది. ఈ కొడుకే ఆ భర్త కదా. ఒకే వ్యక్తిని ప్రేమించే 2 వ్యక్తులు వారి జీవితంలో ఉండే కష్టాలకి ఇతరులు పరస్పరము కారణమని అనుకుంటూ కష్టపడుతూ దుఃఖంతో జీవిస్తారు. అంటే ఈ దృష్టాంతం ఎందుకు చెప్పానంటే మీకు జీవితంలో వచ్చిన కష్టానికి ఇంకొకళ్ళు కారణము, ఆఫీసులో బాస్ కారణము, లేకపోతే మన కింద పనిచేసేవాడు ఎవడో కారణము, అయితే నైబర్ కారణము అని ఈ విధంగా ఇతరుల కారణంగా మనం కష్టాలు పడుతున్నాము అని చాలామంది అనుకుంటారు. చాలా పొరపాటుది, అది సరైన హేతువు కాదు. అంటే మన జీవిత సమస్యకి డయాగ్నాసిస్ అంటారు, నిదానము, హేతువేమి అన్నది కరెక్ట్గా పట్టుకోవాలి. రోగ నిదానం ఉండాలి కదా, ఏదైనా అనారోగ్యం చేసినట్లయితే దానికి డయాగ్నాసిస్ కరెక్ట్గా ఉండాలి. ఒక రకమైన ఇన్ఫెక్షన్కి ఆ యాంటీబయాటిక్ వాడాలి. ఇన్ఫెక్షన్ ఒకటినో యాంటీబయాటిక్ మరొకటి అయితే ఆ వ్యాధికి పరిష్కారం ఉండదు. అలాగే ఈ మానవ జీవిత సమస్యకు పరిష్కారము సరిగ్గా మీరు ఆ హేతువుని పట్టుకోవాలి. ఆ నిదానం సరిగ్గా, డయాగ్నాసిస్ సరిగ్గా చేసినట్లయితే చక్కగా పరిష్కారం లభిస్తుంది. ఇతరులు, తండ్రి అనుకుంటాడు కొడుకు వల్ల నా జీవితం దుర్భరమైంది అనుకుంటాడు, కొడుకు అలాగే సమస్య పడుతూ ఉంటాడు, తండ్రి నా జీవితాన్ని కష్టపెడుతున్నాడు అని అనుకుంటాడు. భార్యాభర్తలు కూడా అలా అనుకునే సందర్భాలు లేకపోలేదు ఉంటాయి. సో ఈ విధంగా ఇతరుల కారణంగా నేను కష్టపడుతున్నాను అని మనిషి అనుకుంటాడు, చాలా తప్పది, దానికి పరిష్కారం ఉండదు. మానవీయ సంబంధాలు చెడిపోతూ ఉంటాయి తప్ప మన సమస్యల వలయానికి పరిష్కారం దొరకదు, ఎందుకంటే అది కరెక్ట్ డయాగ్నాసిస్ కాదు. చాలామంది ఈ అనేక విశ్వాసముల యొక్క వలయంలో చిక్కుకుని ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే గ్రహముల కారణంగా నా జీవితం చెడిపోయింది అనుకుంటారు. అది చాలా చిత్రమైన విశ్వాసం. అసలు ఆ గ్రహముల గురించి ఒక్క పిసరు మీరు అధ్యయనం చేసి, ఫిజిక్స్ ఆస్ట్రోఫిజిక్స్ అని అంటారు, ఆస్ట్రానమీ కొంచెం ఒక్క పిసరు తెలుసుకుంటే అసలు ఆ గ్రహానికి మన జీవితానికి సంబంధమేమి ఉండదు. ఇప్పుడు సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుందని, వేనస్ సూర్యుడికి దగ్గరగా ఉండి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఒక్క పిసరు దూరంలో ఉండి భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది సూర్యుడి చుట్టూ, ఇంకొంచెం దూరంలో మార్స్ భుజ. ఈ భుజ అంటే ఇండియాలో చాలా భయం, భుజదోషము అని ఎవడో ఒకడు మొదలుపెట్టాడు, ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఒకడు మొదలుపెట్టాడు, వాడిని అనుసరించి అందరూ ఇంక అదే పాట పాడుతూ ఉంటారు. ఏ కష్టం వచ్చినా కుజదోషమే, మగపిల్లాడు పుట్టడానికి బదులు ఆడపిల్ల పుట్టిందంటే ఎందువల్ల, కుజదోషం. అయ్యా ఎంత ఈ అజ్ఞానానికి హద్దే లేదా అనిపిస్తుంది. సో ఈ విధంగా ఏవో గ్రహములు వాటి కారణంగా మనకి, గురుగ్రహం పెద్దదిగా ఉంటుంది, పెద్దదిగా ఉంటే దానివల్ల మనకి చాలా దూరంగా ఉంది, మనకేమి దానివల్ల లాభము లేదు నష్టము లేదు అలాగే అనుకుంటూ ఉంటారు. నవగ్రహాలు అంటారు, అయితే నవగ్రహాల ఈ క్రికెట్ టీములాగా, అయితే ఈ క్రికెట్ టీంలో కొన్ని గ్రహాలే కావు, చంద్రుడిని పెట్టారు, చంద్రుడి గ్రహమే కాదు భూమి గ్రహం, దీన్ని పెట్టలేదు, ఏదో తెందూల్కర్ లేకుండా క్రికెట్ మ్యాచ్ పెట్టినట్టుగా అప్పట్లో. సో ఈ విధంగా చాలా గడబిడగా ఉంటుంది, చాలా కల్తీగా ఉంటుంది, ఏమీ సైంటిఫిక్గా ఉండదు, రేషనల్గా ఉంటుంది. ఆ గ్రహముల కారణంగా మనం జీవితం కఠినం పడింది అనుకుని వాటి వెంటబడి వాటికి పూజలు చేస్తూ ఏవో చేస్తూ ఏదేదో చేస్తూ ఉంటారు. దేవుడు శివుడు అక్కడ ఉంటే ఆ శివుడిని వీలుపెట్టి ఇక్కడ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు, శివుడు అక్కర్లేదు. కాళహస్తి వెళ్తే శివుడి దగ్గర ఎవడో ఉండడు, శివుడి దగ్గర పూజారి నా ప్రారంభం వల్ల ఇక్కడ ఉన్నానని కూడా దుఃఖపడుతూ ఉంటాడు. బయట నవగ్రహాల దగ్గర పూజారులు మహా బిజీగా ఉంటారు, ఎందుకంటే భక్తులందరూ అక్కడే ఉంటారు. ఇదొక ఘోరమైన మిస్ఇన్ఫర్మేషన్. అలా సమాజంలో అలాగా వైల్డ్ గ్రాస్ లాగా పెరిగిపోయి జనాలు దాంట్లో పడి కొట్టు పిట్లాడుతూ ఉంటారు. నేను కొంచెం మొహమాటం లేకుండా కళాఖండిగా చెప్పాను, నేను అన్యథా భావించకూడదు. గ్రహముల వల్ల గ్రహములు వాటి పనుల ఉంటాయి, పూజ స్వామీజీ అనేవారు, అదే దే ఆర్ బిజీ గోయింగ్ రౌండ్ అండ్ రౌండ్ ది సన్, వై షుడ్ దే డిస్టర్బ్ యూ. తర్వాత ప్రపంచంలో 7 బిలియన్ జనులు ఉన్నారు, వాళ్ళందరినీ వదిలిపెట్టేసి కేవలం భారతీయుల్ని, అందులో సౌత్ ఇండియన్స్ని, అందులో తమిళనాడు వాళ్ళనే పట్టుకుని పిలుస్తూ ఉంటాయి ఈ గ్రహాలు. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. మీతో చైనా వాళ్ళని ఎందుకు పీడించాం? కాబట్టి అది అది నిదానము కాదు. నిదానం అంటే డయాగ్నాసిస్, మన సమస్యలకి అది నిదానము కాదు. నక్షత్రములు అసలే కాదు. మీకు అసలు నక్షత్రాల గురించి మీకు ఏం తెలుసో ఏం తెలియదో నేను ఎరుగను. నక్షత్రాలు చాలా దూరంలో ఉంటాయి. సూర్యుడు కూడా నక్షత్రమే. సూర్యుడు గ్రహం కాదు. ఎవడైనా నవ్విపోతాడు సూర్యుడు గ్రహం అంటే. సూర్యుడు గ్రహం కాదండి బాబు. నన్ను ఇప్పుడు నన్ను క్రికెట్ టీంలో పెట్టినట్టు ఉంటుంది. సూర్యుడు గ్రహం అంటే సూర్యుడు గ్రహం కాదు. ఎవడైనా నవ్విపోతుంది. మీరు మీ పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుతున్నారు కదా, 7వ తరగతి కుర్రాడిని అడగండి, ఎరా ఇల్లరాని పిలిచి 8వ తరగతి పిల్లవాడిని, ఎరా సూర్యుడు ఏమిటి అని అడగండి, నక్షత్రము అని చెప్తాను. మీరు కూడా చదువు ఉంటారు, 10వ తరగతి చదివినప్పుడు అమాంతరు. సూర్యుడు నక్షత్రము, భూమి గ్రహము, ఈ మాత్రం కూడా. కాబట్టి నక్షత్రాలు మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టవు. సూర్యుడు నక్షత్రం, ఆయన మనకి ప్రకాశాన్ని ఇస్తాడు, వేడిని ఇస్తాడు, పొగలు రాత్రిని ఏర్పాటు చేస్తాడు తప్ప మనల్ని పరిగెట్టుకుని ఎందుకు ఇబ్బంది పెడతాడండి? అలా ఏమి ఉండదు. అయితే మరి అన్నింటినీ డిస్మిస్ చేసి పారేశాము. ఇంకా ఏది మన మన సమస్యలకి నిదానం ఏది, డయాగ్నాసిస్? ఏదో చెప్పమంటారా? నో యు ఆర్ రెడీ. నేను కేసు బిల్డ్ చేశానా, జాగ్రత్తగా కేసు బిల్డప్ చేసుకుంటూ వచ్చానా? ఇవేమీ నిదానము కాదు. వాట్ ఇస్ ది సింగిల్ కాజ్ ఆఫ్ ఆల్ సఫరింగ్ ఇన్ లైఫ్? జీవితంలో మనం పొందే కష్టాలన్నిటికీ ఒకే ఒక కారణము. అది పట్టుకోగలిగితే అన్ని కష్టాల నుంచి మనం బయటపడిపోవడానికి దారి సుగమమవుతుంది. అదేమిటో తెలుసిన? మోహము. అది కారణం. మోహము ఇంగ్లీష్లో డెల్యూషన్ అంటారు. తెలుగులో అనాల్సి వస్తే తెలుగులో ఏమనాలి? తెలివి తక్కువ ధనము అనాలి. ఇంకంతకంటే ఏమనమంటారు? తెలివి తక్కువ ధనము. తెలుగులో సామెత అవుతుంది ఎక్కువ. తెలుగు సామెత చెప్పడానికి ధైర్యం చేస్తున్నాను, ఎందుకంటే మీరందరూ తెలుగు వచ్చిన వారు కనుక. ఎవడికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడుస్తోంది అని ఎప్పుడైనా విన్నారా అలాంటి సామెత? మన బతుకులు అలా ఉన్నాయి. కారణం ఏంటంటే అనేక సమస్యల వలయంలో చిక్కుకుని మనం కష్టపడుతూ ఉంటాం. కేవలము మోహమే దీనికి కారణం. మోహం, తెలివి తక్కువతనం, ఒకదాన్ని చూచి మరి ఒకటి అని భ్రమపడుట, అదే కారణం. అంతకంటే వేరే ఏమీ కారణం కాదు. అదే కారణం మోహము. ఆ మోహమును అర్థం చేసుకుని దానిని పటాపంచను చేయగలిగిన స్తోత్రము మోహముద్గారము. అది భజగోవింద స్తోత్రం. దాంట్లో మొదటి శ్లోకం అన్నాను నిన్న, ఈవేళ 2వ శ్లోకము అందాం. మూఢజహీ ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. శంకర భగవత్పాదులు మొట్టమొదటే అంటే భజగోవిందం అనే శ్లోకం ఆరంభ శ్లోకము. అదైన తర్వాత ఇప్పుడు టాపిక్లోకి వస్తూ మొట్టమొదటే మనల్ని ఉద్దేశించి మూఢ అని సంబోధించేవారు. మూఢ అంటే తిట్టు కాదు, అది మూర్ఖ అన్నా కూడా తిట్టు కాదు. ఇప్పుడు పరీక్ష ఫెయిల్ అయిన వాడిని ఏమనాలి? మూర్ఖుడు అని అనాలా? అక్కర్లేదు. దంటూ తిట్టే ఉంది, ఉన్న విషయాన్ని చెప్పడం. మూర్ఖ అంటే ఏమీ తెలియని వాడు. మూఢ అంటే ఉన్నదానిని తప్పుగా తెలుసుకునేవాడు. మూఢ మోహము గలవాడు. ఈ మూఢ మోహ రెండు బాగా దగ్గర ఒకే. మోహ నుంచే మోహము వస్తుంది, దాని నుంచే మూఢ అని కూడా వస్తుంది. మూఢుడు అంటే ఎలా ఉంటాడంటే, మీకు ఒక ఒక కొంచెం రఫ్ దృష్టాంతం, కొంచెం రఫ్గా ఉండే దృష్టాంతం చెప్తా చూడండి. మూఢుడు అంటే ఎలా ఉంటాడు అంటే, వాడు అనుకున్నదంతా తప్పు, వాడి ఆలోచన అంతా తప్పు అని మూఢుడు ఉంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే హ్యాపీ అవర్ అని పేరు ఎప్పుడైనా విన్నారా? వినే ఉంటారు. హ్యాపీ అవర్ అంటే మనం సంతోషంగా ఉండే గంట. ఒక గంట సంతోషంగా ఉండ, మొత్తం రోజంతా సంతోషంగా ఉండక్కర్లేదా? ఒక గంట సంతోషంగా ఉంటే సరిపడుతుందా? ఆ గంట సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? బాటిల్ నుంచి వస్తుంది. బాటిల్లో ఒక లిక్విడ్ ఉంటుంది, దానిని నోట్లో పోసుకుని మింగినట్లయితే మనకి హ్యాపీనెస్ వస్తుంది. కాబట్టి మీరు చెప్పండి, ఇంతకంటే మంచి ఎగ్జాంపుల్ మోహానికి ఏదైనా ఉంటుందా? బాటిల్లోంచి లోపలికి రోగం వస్తుందా, లేకపోతే స్లేవరీ బానిస అవ్వడం వస్తుందా, ఆనందం వస్తుందా? ఏది వస్తుంది? బానిసత్వము రోగము వస్తాయి. కానీ వాడేమనుకుంటాడు? ఆనందం వస్తుంది. మోహానికి ఇంతకంటే బలమైన దృష్టాంతం ఇంకోటి ఉండదు. మోహం అనేది ఎలా ఉంటుందో చెప్పడానికి ఇప్పుడు మనం అలాంటి వాళ్ళం అన్న అభిప్రాయం కాదు. జనరల్గా ఎగ్జాంపుల్ ఇచ్చేప్పుడు ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఇవ్వడం ఒక ఒక పద్ధతి. ఎందుకంటే పాయింట్ని ఎదరవాళ్ళకి అన్నిట్లా చేయడం కోసం ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను కూడా అలాగే ఒక చాలా తీవ్రమైన దృష్టాంతాన్ని ఇచ్చాను. మన జీవితంలో కూడా ఇటువంటి మోహములు, తప్పుడు ఆలోచన, తప్పుడు ధోరణి, తప్పుడు దృష్టి మన జీవితంలో కూడా ఉంటుంది. ఉండబట్టే మనం ఇన్ని కష్టాలు పడుతూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ కష్టముల నుండి బయటపడే సుఖము శాంతి ఈ రెండు ఉండాలి. కష్టముల నుండి బయటపడుటనగా సుఖము శాంతి రెండే, ఇంక వేరే ఏమీ లేదు. సో ఇప్పుడు 100,000 రూపాయలు ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొనేసి మీరు జేబులో పెట్టేసుకుంటే మీరు కష్టాల నుంచి బయటపడుతారా? బయటపడాలి. సుఖము శాంతి మీకు ఉన్నాయనుకోండి, మీరు కష్టాల నుండి బయటపడ్డట్లే. కాబట్టి జీవితంలో మనం కోరుకోదగ్గది ఏదో కూడా మనుషులకి తెలీదు. మనుషులకి ఏది కోరుకోవాలో కూడా ఎరుగరు. అంతటి వ్యామోహంలో మనుషులు ఉంటారు. అంచేతనే శంకరులు హే మూఢ అని సంబోధించినారు. మీరు దేవుడి దగ్గరికి వెళ్తారు, పూజ చేస్తారు, దండం పెడతారు, చాలా బాగుంది, ఆ తర్వాత నాకు ఫలానా కోరిక తీర్చు అని కోరుతారు. దేవుడు పాపం నోరు వాయా లేనివాడు కనుక అలాగే నోరు పూసుకుని ఉంటాడు. కానీ నోరు ఉన్నవాడైతే ఓ రీ మూఢ, ఏమి కోరిక కోరాలో కూడా నీకు తెలియదురా నాన్న అని పాపం విస్తుపోతాడు దేవుడు కూడా. ఎందుకంటే ఏమిటి కోరుకోవాలో కూడా ఎరుగడు వీడు మనిషి. అంతటి వ్యామోహంలో మనిషి ఉంటాడు. అంచేతనే శంకరుడు హే మూఢ అంటే మోహము గలవాడా అని సంబోధించాడు. ఇదంతా నేను ఇంత విస్తారంగా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఐ సీ ఇట్ లైక్ డే లైట్, క్లియర్గా చూస్తూ కనబడుతూ ఉంటుంది. ఏమిటి, మన జీవితంలో మనం ఒక తప్పు ఆలోచన చేసి ఆలోచనకి తగ్గట్టుగా తప్పుగా మాట్లాడి, ఎందుకంటే ఆలోచన మాట చేత, మనస్సు వాక్కు కర్మ, ఆలోచన నుండి వాక్కు పుడుతుంది, కర్మ కూడా పుడుతుంది. ఆలోచనలో దోషం ఉంటే ఏమవుతుందండి? వాక్కు దోషమైపోతుంది, కర్మ దోషమైపోతుంది, మన జీవితము కఠినమైపోతుంది, కష్టాల పాలైపోతుంది. ఆలోచనలో దోషము, దానికి మోహము అని పేరు. ఆలోచనలో ఉండే దోషాన్ని మనం పసిగట్టి దాన్ని తీసిపారేస్తే, అంటే ఆలోచనని శుద్ధం చేసినట్లయితే మాట చేత వాటంతటవే శుద్ధమైపోతాయి. జీవితము సుఖశాంతులకు నిలయము అవుతుంది. కిటుకు ఎక్కడ ఉంది? సుఖశాంతులకు నిలయమైన జీవితమునకు కిటుకు ఎక్కడుందంటే, ఆ మోహమును పసిగట్టి నివారించుట. ఇది మనం జాగ్రత్తగా పసిగట్టాలి. ఇప్పుడు నేను మీకు దృష్టాంతం చెప్తా. మీకు జీవితంలో ఎప్పుడైనా ఒక దుఃఖము, ఒక శోకము అనుభవానికి వచ్చినప్పుడు ఎప్పుడు వస్తూనే ఉంటాయి, దీనికోసం వేచి ఉండక్కర్లా. ఇప్పుడు ఏవో శోకం అనుభవానికి వస్తూనే ఉంటుంది. అనుభవానికి వచ్చినప్పుడు మీరు నేను చెప్పిన మాట గుర్తుపెట్టుకున్నాయి, ఈ శోకమునకు హేతువు బయట లేదు, లోపలే గలదు. ఏ రూపముగానున్నది? మోహము రూపముగా ఈ శోకమునకు హేతువు గలదు అని అది జాగ్రత్తగా పరిశీలించి ఆ మోహాన్ని పసిగట్టి ఎప్పుడైతే మీరు దాన్ని పసిగడతారో అది పోతుంది. దీంట్లో ఉన్న రహస్యం ఏమిటంటే, అది ఇప్పుడు శరీరం మీద మకిలి మట్టి ఏదో ఉందనుకోండి, అది తెలిసిన తర్వాత సబ్బుతోటి నీళ్లతోటి దాన్ని వాష్ చేయాల్సి ఉంటుంది. మనస్సులో ఉండే దోషాన్ని కనుక మీరు పసిగట్టినట్లయితే అలా దాన్ని తెలుసుకుంటూనే ఆ దోషం పోతుంది చాలా తేలిక. మనస్సులో దోషం ఎప్పుడు ఉంటుందో తెలుసునండి, అజ్ఞానం వల్ల మాత్రమే ఉంటుంది. తెలియకపోవడం చేతనే మనస్సులో దోషం ఉంటుంది, తెలుస్తూనే ఆ దోషం పోతుంది. కాబట్టి దేహంలో దోషం తెలిస్తే పోదు, తెలిసాక ఇంకా కొంత కర్మ చేస్తే పోతుంది. మనస్సులో దోషం తెలిస్తే పోతుంది. అంచేతనే జ్ఞానాదేవహి కైవల్యం, జ్ఞానం తెలియట ద్వారా దోషం పోతుంది. మీకు దృష్టాంతం, మామూలుగా శంకరులు చెప్పే దృష్టాంతము, త్రాడు ఉంటుంది, దాన్ని చూసి మీరు పాము అనుకుంటారు, అనుకోగానే భయం వేస్తుంది, ఎవడో దిగ్మాలింది బెడ్రూమ్లోకి పాము వచ్చింది అని వెంటనే భయం వేస్తుంది. ఇప్పుడు దాన్ని ఎలాగా దాన్ని వదిలించుకోవాలి అని మీరు భయపడుతూ కష్టపడుతూ ఉంటారు. ఈ లోపల ఒక ఆయన బ్యాటరీ లైట్ వేసి చూసి పాము కాదురా అది సరిగ్గా చూడు అని చెప్తాడు. అప్పుడు వీడు కొంచెం జాగ్రత్తగా చూస్తాడు, చూడగానే అరే అది త్రాడు అది పాము కాదు అని తెలుసుకుంటాడు. బ్యాటరీ లైట్ వేసి సరిగ్గా చూడు అని చెప్పిన వాడు గురువు. ఆ లైట్ యొక్క కాంతిలో దాన్ని పరికించి చూచిన వాడు విద్యార్థి శిష్యుడు. అది త్రాడు కాదు, అది అది పాము కాదు త్రాడు అని తెలుస్తుంది. తెలియగానే అంతకుముందు కలిగిన భయము బెంగ ఈ పామును ఎలా వదిలించుకోవాలని ఒక ప్రాబ్లం వచ్చి పడింది. ఇప్పుడు జీవితంలో ఒక సమస్య వచ్చేసింది, ఈ సమస్య పరిష్కారం అవ్వడానికి ఇంకా ఏం చేయాల్సి ఉంటుంది? ఏమీ చేయనక్కర్లా, అది పాము కాదు త్రాడు అని తెలుస్తూనే ఆ భయము ఆ సమస్య అన్నీ కూడా పరిష్కారం అయిపోయి మీ మనస్సుకి శాంతి ఊరట లభిస్తుంది. చూసారా మోహము ఎంత కష్టాన్ని కలిగిస్తుందో, మోహము తొలగిపోతూనే సుఖశాంతులు మీ స్వంతము అవుతాయి. ఈ డైరెక్షన్లో మీరు ప్రయత్నం చేయాలి. ఇది చాలా సరళమైన మార్గము, రాజమార్గం. మోహము వలన శోకము భయము కలుగును, జ్ఞానము వలన మోహము తొలగిపోతూనే శోక భయములు దూరమై సుఖశాంతులు నెలకొను. చాలా సరళమైన మార్గము, రాజమార్గము. అయితే మనుష్యులకు సరళమైన మార్గము నచ్చదు. ఇప్పుడు త్రాడుని పామని భయపడుతూ ఉంటాడండి, వాడికి ఇప్పుడు నేను చెప్పిన మార్గము వాడికి నచ్చదు. వాడిని పిలిచి నీకు నేను పాము మంత్రం చెప్తాను అది జపించుకో, నీకు పాము భయం తొలగిపోతుంది అని చెప్తే వాడు అది పట్టుకుని జపిస్తూ కూర్చుంటాడు. పాము మంత్రాన్ని జపించడంలో తప్పేం లేదు, మంత్రాన్ని జపిస్తే మంచిదే, కానీ అక్కడ పాము ఉంటేగా, పాము పోయినప్పుడు పాము మంత్రాన్ని జపించే ఉపయోగం ఏమిటి? సో కుజదోషమనో ఏదో పాము దోషమనో అలా పెట్టుకుంటాడు తప్ప, భారతీయులు హిందువులు పాముకి భయపడే ఇట్లాగా కండిషన్ అయి ఉంటారు. చిన్నప్పటి నుంచి మన కండిషనింగ్ ఎలా ఉంటుందంటే పాముకి భయపడడానికి మనం కండిషన్ అయి ఉంటాం, మీరు ఆలోచించండి. సో కాబట్టి ఇది మోహము ఇలా ఉంటుంది, మోహము మన జీవితములను అంత లోతుగా శాసిస్తూ ఉంటుంది. అంచేతనే శంకరులు మూఢ అని సంబోధించారు. కాబట్టి మనలో ఉన్న మోహమును మనము గుర్తుపట్టవలేము. నెంబర్ వన్, ఆయన ఏమంటారంటే జహీహి ధనాగమ తృష్ణ. మొదటి శ్లోకంలో అర్థము అంటే ధనముపై వ్యామోహము అనే ఇష్యూని ఆయన అడ్రస్ చేస్తున్నారు. మనిషి ఏమనుకుంటాడంటే ధనమును ఇబ్బడి ముబ్బడిగా సంపాదించినట్లయితే మన జీవిత సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అని అనుకుంటాడు. అందుకోసం ధనం ఇంకా బాగా రావాలి అని ఒక తృష్ణని కలిగి ఉంటాడు. తృష్ణ అంటే పేరాస లేదా దురాశ కలిగి ఉంటాడు. ఇది వరకుని ఇది మా చిన్నప్పుడు ఉండేది కాదు, ఈ వెర్రి వేలం వెర్రి ఇప్పుడు మొదలైంది. ఎవడో తెలుసునాది అక్షయ తృతీయ బంగారము. ఈ గాడు, ఈ గాడుపు గాడుపట్టే గాలి, ఈ గాలి తమిళనాడు నుంచి వచ్చిందని చెప్పారు నాకు. ఈ ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ తమిళనాడులో ఎవడో మొదలుపెట్టాడు, అక్కడి నుంచి వచ్చింది. ముఖ్యంగా ఈ బంగారం వర్తకులు దీన్ని బాగా ప్రమోట్ చేసుకుంటున్నారు. అక్షయ తృతీయ వచ్చింది, వస్తుంది. అక్షయ తృతీయ అంటే ఏదో ఒక తదియ, ప్రతి నెల ఓ తది ఉంటుంది. ఒక తది అని పట్టుకుని అక్షయ తృతీయ అని వీడే పెట్టిన పేరు. ఆ తది వచ్చి మీతో చెప్పింది నేను అక్షయ తృతీయనని. ఎవడో ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఒకడు ఉంటాడు, వాడు పెడతాడు పేరు, దీన్ని అక్షయ తృతీయ అంటాడు. అక్షయం అంటే ఏమిటి? నశించకుండా ఉండేది. ఆ తృతీయ అంటే తదియ నశిస్తుందా నశించకుండా ఉంటుందా? నశిస్తుంది. అది 24 గంటలు కాకుండా పోతుంది కదండి, అది పోయి చవిదొస్తుంది. ఇంకా అక్షయం ఏమైంది అంటే అదే అక్షయం కాదండి. ఆవేళ బంగారం కొనుక్కుంటే అదే అక్షయం అవుతుంది. అక్షయ తృతీయ నాడు వెళ్ళి 10 తులాలు బంగారం కొనుక్కు తెచ్చుకుంటే అది అక్షయంగా ఉంటుందా? బంగారం అక్షయంగా ఉంటుందా? బంగారం అక్షయమా ఆత్మ అక్షయమా? ఇంతకంటే వ్యామోహం ఏదైనా ఉంటుందా? కాబట్టి అక్షయ తృతీయ వస్తుంది, మీరు డబ్బులు సిద్ధం చేయండి, బంగారం కొని తెచ్చేసుకోవాలి. ఇలాగంటే వ్యామోహము ధనాగమ తృష్ణ. మీకు ఎప్పుడైనా ఒకటి గమనించారా అంటే జనులలో ఈ విశ్వాసములు ఏ విధంగా వస్తాయి? దురాశని బట్టి విశ్వాసములు పుట్టుకొస్తాయి. ఇప్పుడు సరే, చాలా దృష్టాంతాలు చెప్పారు కాబట్టి ధనాగమ తృష్ణ, డబ్బేదో రావాలి అనే ఒక దురాశను పెట్టుకుని ఉన్నట్లయితే ఆ కారణంగా నీవు చాలా దుఃఖాన్ని అనుభవిస్తావు. కాబట్టి ఈ దురాశను విడిచిపెట్టుము. డబ్బు గురించి సరైన అండర్స్టాండింగ్ ఉండాలి. ఎకనామిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది, కామర్స్ కాదు, కామర్స్ వేరు ఎకనామిక్స్ వేరు. కామర్స్ అంటే డబ్బు సంపాదించడం ఖర్చు పెట్టడం ఆ కోర. ఎకనామిక్స్ అంటే మనిషి జీవితము ధనము వాటి మధ్య నుండే సంబంధము, దాన్ని సైంటిఫిక్గా విశ్లేషణ చేసేటువంటి శాస్త్రం. ఎకనామిక్స్ ఈజ్ ఎ సైన్స్. అంచేతనే మీకు కామర్స్కి నోబెల్ ప్రైజ్ ఉండదు, ఎకనామిక్స్కి నోబెల్ ప్రైజ్ ఉంటుంది. ఆ మనిషికి ధనానికి మధ్య నుండేటువంటి సంబంధాన్ని చాలా సైంటిఫిక్గా దాంట్లో ఎకనామిక్స్లో విశ్లేషణ చేస్తారు. ఎకనామిక్స్లో ఏమని చెప్తారంటే, మీరు కొంచెం దాన్ని అధ్యయనం చేస్తే తెలుస్తుంది, వాళ్ళు ఏమని చెప్తారంటే ధనమునకు విలువ మీరు ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే ఉంటుంది, ఇంకెప్పుడు ఉండదు. దానికి దాని మీద రాస్తారు కూడా, ఐ హియర్ బై ప్రామిస్ 100 రూపీస్ అని కింద గవర్నర్ సంతకం ఉంటుంది. అది మీరు తీసుకువెళ్ళి ఎదరవాళ్ళకి ఇచ్చినప్పుడు వాడు 100 రూపాయల విలువైన వస్తువు మీకు ఇస్తాడు. దట్ ఈస్ ది ప్రామిస్, దట్ ఈస్ ది ప్రామిస్. దీన్ని మీరు ఒక బిందెలో పెట్టి ఆ బిందెకి సీడ్ వేసి నేలలో పాతి పెడితే 100 రూపాయల కైతాన్ని, దాని విలువ ఎంతో తెలుసినా 0. ఖర్చు పెట్టినప్పుడే దానికి విలువ. మీకు నేను దృష్టాంతం చెప్తా. మీరు ఏదో స్వంత పర్సనల్ చెప్పానని అనుకోకండి, ఊరికి అవుట్ ఆఫ్ ఓ పాయింట్ నేను చెప్పడం కోసం చెప్తున్నాను. నేను ఒకసారి అమెరికాలో మన్హాటన్ అనే ఒక ప్లేస్ ఉంది, మీకు తెలిసే ఉంటుంది, మన్హాటన్ వెళ్ళా. అక్కడ ఒక డైమండ్ మర్చెంట్ నాకు మిత్రుడు. మిత్రుడు అంటే అతను క్లాసెస్ వినేవాడు. వాళ్ళ అమ్మాయి కూడా పాపం చాలా ప్రేమగా వచ్చి క్లాసెస్ ఏదో వినేది. వాళ్ళకి ఆ క్లాసెస్లో ఏదో మనస్సుకి కొంత ఊరట కలిగినట్లున్నది, పరిష్కారం ఏదో కలిగినట్లున్నది. దాంతో నాయన కొంత ప్రేమను చూపించి ఆయన నన్ను ఒకసారి, నేను వాళ్ళ షాప్కి వెళ్ళా, డైమండ్ మర్చెంట్ మన్హాటన్లో. మన ఇండియన్స్ అంటే సామాన్యులు అనుకుంటున్నారా ఏమి? ఎక్కడెక్కడికో వెళ్ళి వ్యాపారం చేస్తారు. ఇండియన్స్ వ్యాపారం చేయని చోటు లేదు. చంద్రమండలానికి అమెరికన్ వెళ్తే అక్కడ చాయ్ షాప్ ఓపెన్ చేసాడు వాడదే కథ ఏదో ఉండేది. ఆ రకంగా మార్స్కి వెళ్ళబోతున్నారు ఇప్పుడు. అక్కడ కూడా మన మిత్రుడు ఎవడో ఏదో షాప్ ఏదో ఉండే ఉంటుంది ఈ పాటికి. సో డైమండ్ మర్చెంట్ చాలా పెద్ద ఫేమస్. సో ఐ వాజ్ వెరీ ప్రెజెంట్లీ సర్ప్రైజ్డ్, బిగ్ షాప్, జ్యువెలరీ అండ్ డైమండ్స్. స్వామీజీ, ఐ విల్ గివ్ యూ $100,000 అన్నాడు. అంటే నేను అన్నాను కట్ ఆఫ్ జోక్స్ అని నేను అన్నాను. నాట్ జోక్స్, రియల్ అని కట్ ఆఫ్ తీసి టేబుల్ పెట్టాడు, తీసుకో పట్టుకెళ్ళిపో. నేను అన్నాను నేనేం చేసుకుంటానయ్యా, 100,000 నువ్వు పెట్టి పెట్టుకో, ఎందుకంటే నీకు వ్యాపారం చేయడానికి ఉపయోగపడుతుంది, నాకు $5 ఇవ్వండి అడిగాను. అంటే నీకు 100,000 అక్కర్లేదు, మరి 5 మాత్రం ఎందుకు అని అడిగాడు. పక్కనే స్టార్ బక్స్ ఉంది, ఐ వాంట్ టు హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ, అందుకోసం $5 ఉపయోగపడుతుంది. నీ దగ్గర ఏదో తీసుకోకపోతే నువ్వు మనస్సు జనపుచ్చుకుంటావు, నువ్వు ఇచ్చిన $5తో నేను ఒక కప్పు కాఫీ తాగేసి నా దారిని పోతాను. సో డబ్బు అంటే అలా ఉంటుంది, డబ్బు యొక్క విలువ అంతే. అంతకు మించి డబ్బు యొక్క దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కాదు. నేను మీకు దృష్టాంతం చెప్పాను, డబ్బుకి అంతకంటే ఎక్కువ విలువ లేదు. ఆ విషయాన్ని మీరు కనుక తెలుసుకున్నట్లయితే మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది. మీరు సంపాదించి డబ్బు సంపాదిస్తూనే ఉంటారు, ఉండండి కూడా. నేను సంపాదించడం మానేయమని నేను చెప్పట్లేదు, కానీ డబ్బు వల్ల సుఖం అనేది ఉండదు. పైసాతో కుచ్ భీ నహీ హై, పైసాతో కుచ్ భీ నహీ హై. జీవితంలో డబ్బు ప్రధానము కానే కాదు, డబ్బు యొక్క విలువ ఇంత మాత్రమే. ఒక కప్పు కాఫీ తాగడానికి అనుకొస్తుంది, ఏదైనా ఇంట్లో ఏదైనా ఒక పని చేయాల్సి వస్తే దానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా కొన్ని మౌలికమైన వనరులను సమకూర్చుకుని మౌలికమైన వసతులను ఏర్పాటు చేస్తుంది. ఒక సరళమైన జీవన విధానానికి డబ్బు ఆవశ్యకము అంతే. అంతకు మించి డబ్బుకి జీవితంలో విలువ లేదు. అంతకు మించి డబ్బుకి జీవితంలో విలువను ఇచ్చినట్లయితే మీరు మోహంలో పడ్డట్టు లెక్క. ఆ మోహము మిమ్మల్ని 3 చెరువులు నీరు అని ఏదో అంటారుగా, 3 చెరువులు ఏదో అలాగేదో చేస్తుంది, సంథింగ్ లైక్ దాట్ ఇట్ విల్ డూ. కాబట్టి ఓరి మానవుడా, నువ్వు తెలివి తెచ్చుకో, తెలివి తక్కువ ధనంలోనే బతికేయద్దు. మూఢ ధనాగమ తృష్ణాం జహీహి, ధనం విషయంలో ఒక ప్రాగ్మాటిక్ అప్రోచ్ ఉండాలి, ప్రాక్టికల్గా ఉండాలి. జేబులో ఉన్న పర్సు తీసుకెళ్ళి రెండు మీ పారేమని నా అభిప్రాయం కాదు. లేకపోతే ఉన్న డబ్బంతా ఎవడికో ఇచ్చేసి మొన్నాడు అక్కడ క్యూలో నిలబడి వాళ్ళు ఏదో ఇచ్చేదాని కోసం నిలబడమని నా అభిప్రాయం కూడా కాదు. మీ ధనాన్ని మీరు భద్రం చేసుకోండి. కొంతమంది ఏమని చెప్తారంటే ధనము చాలా చెడ్డది కాబట్టి మీరందరూ మీ ధనాన్ని ఇక్కడ పెట్టండి అని అంటారు, నేను అలా అర్థం లేదు. మీ ధనాన్ని మీరు భద్రం చేసుకోండి. సో కానీ ధనం విషయంలో నేను ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇట్, మీరు అర్థం చేసుకోండి. ధనము యొక్క విలువ ఏమిటి అన్నది మీరు గుర్తించండి. ఇప్పుడు భార్య ఏదైనా ఒక వస్తువు కావాలని కోరిందనుకోండి, దానికి కొంత ధనం ఖర్చు, ఆమె మనస్సు సంతోషపడము ధనము ఖర్చు అవ్వడము, 2 ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. దీంట్లో ధనము ఖర్చు కాకుండా దాచుకోవడం మంచిదా, ఆమె మనస్సు సంతోషపడడం మంచిదా, మీరు ఆలోచించుకోవాలి. ఆలోచించుకుంటే ధనము ఖర్చు అవ్వడమే మంచిది, ఆమె మనస్సు సంతోషపడమే మంచిది, ఈ ధనాన్ని దాచిపెట్టడము అక్కరలేదు అని స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. జీవితంలో సుఖశాంతులు వెల్లువిరుస్తాయి అనడంలో సందేహమేమీ లేదు. అయితే మీరు ఇలా చెప్తున్నారు ఇంకా పొదుపు లేకుండా ఈ రోడ్డు మీద పడేయమని, అలా నేను చెప్పట్లేదు. మీరు ప్రాక్టికల్గా ఉండాల్సి ఉంటుంది. కానీ ధనము యొక్క విలువను సరిగ్గా గుర్తించి, ధనము ఉన్నది దానం భోగో నాశః తిస్రో గతయో భవంతి విత్తస్య అని భర్తృహరి సుభాషితం. ధనమునకు 3 ఎవెన్యూస్ ఉంటాయి, 3 రకాలుగా ధనము దాని మూమెంట్ ఉంటుంది. ఏమిటవి? దానము, ఎవరికైనా ఇస్తారు, ఇవ్వడం అంటే ఊళ్ళు వీధిలో వాళ్ళకే ఇవ్వక్కర్లా, ఇంట్లో వాళ్ళకు కూడా మీరు సంపాదించిన ధనాన్ని ఇవ్వాలి కదా. మరి నేను ఇవ్వను, నీకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పు అని అలాగా బిగించి బిగపట్టు కూర్చుంటే, సో తెలుగులో ఒక మొరటు సామెత కలదు, గడ్డి మోపుకు కాపలా కాసే శునకము వలె మనము ధనమునకు కాపలా కాయరాదు. ఓకే, కాబట్టి ధనములు ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వాలి. అయితే పిల్లలకి ధనాన్ని అధికంగా ఇచ్చి వాళ్ళ జీవితాన్ని పాడు చేయకూడదు. మీకు తెలుసో తెలీదో, ప్రపంచంలో కల్లా పెద్ద ధనవంతుడు మెక్సికోలో ఉన్నాడు. ఆయన పేరు గుర్తు రావట్లేదు. నేను మెక్సికో వెళ్ళినప్పుడు ఆయన ఏర్పాటు చేసిన మ్యూజియం అది చూశాను మెక్సికో సిటీలో. ఆయన ప్రపంచంలో కల్లా ధనవంతుడు, పేరు గుర్తు రావట్లేదు, చాలా మంచివాడు. ఆయన ఒక జర్నలిస్ట్ అడిగాడు, మీ అబ్బాయి, వాళ్ళ అబ్బాయి హై స్కూల్లో చదువుతున్నాడు, మీ అబ్బాయికి పాకెట్ మనీ ఎంత ఇస్తారని అడిగారు. అడిగితే అతను అన్నాడు, $2 ఇస్తాను, మెక్సికన్ డాలర్స్. అంటే అదేమిటి, మీరు కోటీశ్వరుడు కదా, $1,000 ఇవ్వచ్చు కదా అని జర్నలిస్ట్ అడిగాడు. అడిగితే ఆయన చెప్పాడు, ఆ ఇవ్వచ్చు, నా దగ్గర ఉంది, కానీ వాడి జీవితం నాశనం అవుతుంది అని చెప్పాడు. కాబట్టి ధనాన్ని ఇచ్చేప్పుడు, ఆ పిల్లలకి ఇచ్చేప్పుడు మీరు అధికంగా ఇచ్చారనుకోండి, వాళ్ళేమో దుర్వ్యసనములకు బానిసలైపోతారు. మీరు పిల్లలకి మంచి ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొన్ని చేతిలో పెట్టారనుకోండి, వాడిని చెడగొట్టడానికి ఇంక అంతకంటే వేరే ఉపాయం ఏమీ ఉండదు. కాబట్టి ఇచ్చేప్పుడు మీరు ప్రాగ్మాటిక్గా, అంటే ప్రాక్టికల్, హేతుబద్ధముగా ధనము ఇవ్వాల్సి ఉంటుంది. అదే భార్య ఉందనుకోండి, జీవిత భాగస్వామిని అయిన భార్యకి ధనం ఇవ్వడంలో వెనుకాడినట్లయితే ఆ డబ్బు మూట కట్టుకుని ఏం చేయాలి? అసలు నన్ను అడిగితే మొత్తం ధనం అంతా ఆమె చేతుల్లోనే పెట్టేసి నువ్వే దీన్ని నువ్వే దీన్ని వ్యవహారం చెయ్యి. చాలామంది అలాగే చేస్తాను, నేను కొత్తగా సలహా చెప్తున్నది ఏమీ కాదు, చాలామంది అలా చేస్తారు. అలా చేసి వాళ్ళు చాలా తెలివైన పని చేస్తున్నట్టు లెక్క. కాబట్టి ధన విషయంలో కొంతమంది లోభంగా ఉంటారు, ధనము ఇవ్వరు. దానం ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలి, వీధిలో వాళ్ళకు కూడా ఇవ్వాలి, పేద సాధనకు ఎంతో కొంత ధనాన్ని ఇవ్వాలి. ఇంకా ఆలోచించకుండా, ముందు వెనుకలు చూసుకోకుండా ఇచ్చేసి రోడ్డు మీద పడమని నేను చెప్పట్లేదు. మీకున్నటువంటి శక్తికి మించకుండా దానము భోగము ఇంట్లో వాళ్ళకి ఇచ్చి చక్కగా కులాసాగా జీవించటము, ఈ రెండు మీరు చేయలేదనుకోండి, ఆ ధనం ఏమవుతుంది? నాశ. కట్టేయండమ్మా, ఫోన్ కట్టేయండి, ఇప్పటికే వాయిస్ కొంచెం ఇబ్బంది అవుతుంది, సైలెంట్గా ఉంటే ఎప్పుడైనా మాట్లాడబో. సో నాశ, మీరు దానము భోగము మీరు అనుభవించాలి, ఇతరులకు ఇవ్వాలి, ఈ రెండు చేయలేదనుకోండి ఆ ధనము నశిస్తుంది. కాబట్టి ధనము, మన జీవితంలో ధనము యొక్క పాత్ర, దీని మీద మీరు చాలా బుద్ధిమంతులు, నేను చాలా విషయాలు చెప్పాను ఇప్పటికే. సో మీరు ఆలోచించుకుని ఆ ధనమునకు మనకి మధ్య ఉండేటువంటి ఈక్వేషన్ ఏదైతే కలదో దానిని సెటరైట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఆ పని చేసినట్లయితే మీ జీవితం సుఖశాంతులతో నిండిపోతుంది. దీన్ని ఇది చేయకుండా ఇంకా ఎక్కువ డబ్బు వచ్చే ఉపాయం ఏమి? అక్షయ తృతీయ, లేకపోతే మరొకట? ఇలాంటి అర్థం అర్థం లేని విశ్వాసాలు వెంట పరుగులు తీస్తే మీ జీవితానికి ధనం వచ్చినా సుఖశాంతులు ఉండవు, రాకున్నా సుఖశాంతులు ఉండవు. కాబట్టి ఆ విషయాన్ని చూడాలి. కురు సద్బుద్ధి మనసి వితృష్ణ, మీ మనస్సులో ధనమునందలి వ్యామోహం అనే దోషము ఉండరాదు. మనస్సులో ఉండే ఆ వ్యామోహాన్ని మీరు తీసిపారవేయండి. మనస్సులో సద్బుద్ధిని, అంటే మంచి తలంపును ప్రవేశపెట్టుడు. ఏమిటా మంచి తలంపు? సద్బుద్ధి అంటే వితృష్ణ, అంటే ఆశ లేకుండా, ధనముపై ఆశ లేకుండా. ధనం ఇలా వస్తుంది, అలా వెళ్తూ ఉంటుంది. ఓ గాలిలో ధనం వస్తుంది, ఇంకో గాలిలో ధనం పోతూ ఉంటుంది. మనం అలాగా నిమిత్త మాత్రంగా ఉండిపోతాం, కష్టపడి పనిచేస్తాం, ధనం కోసం పని చేయకూడదు, ఒక డ్యూటీ కోసం పనిచేస్తాం. మనం చేసే పని వలన ఇతరులకు సేవ, ఇతరులకు హితము మంచి కలుగుతుంది, అందుకోసం పనిచేస్తాం. ధనం దానంతటా వస్తుంది, వచ్చిన దాన్ని సద్వినియోగం చేస్తాం. సద్వినియోగం అంటే ఏమిటి? ఇంట్లో వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు చేస్తాము, ఇతరులకు ఇచ్చింది ఏమైనా ఉంటే ఇస్తాము, పెద్దలకు చేసి సేవ ధనం ఉన్నట్లయితే చేస్తాము, కొంత ధనాన్ని భవిష్యత్తుకు దాచుకోవడం కూడా సద్వినియోగంలో భాగమే. ప్రాక్టికల్గా ఉండాలి. ఓకే, ప్రధానంగా ధనాన్ని సంపాదించేప్పుడు, ఖర్చు పెట్టేప్పుడు, దాచిపెట్టేప్పుడు ఆశ దురాశతో ఎవరు పనులు చేసినట్లయితే మనిషి దుఃఖభాజనుడు అయిపోతాడు. దానికి భిన్నంగా ధనాన్ని సంపాదించేప్పుడు, ఖర్చు పెట్టేప్పుడు, దాచిపెట్టేప్పుడు ఆశ లేకుండగా ప్రేమతో సంపాదించేప్పుడు ప్రేమతో సంపాదిస్తాడు. అందరినీ ప్రేమిస్తూ ధనాన్ని సంపాదిస్తారు, కష్టపడి పని చేసి. ఖర్చు పెట్టేప్పుడు అందరినీ ప్రేమిస్తూ ఖర్చు పెడతారు. దాచిపెట్టుకునేది కూడా మన మీద ఆధారపడిన వాళ్ళని ప్రేమిస్తూ అందరి యొక్క క్షేమం కొరకు దాచిపెడతారు. కాబట్టి ఆశతో ధనముతో వ్యవహరించినట్లయితే దుఃఖము, ప్రేమతో వితృష్ణ అంటే ఆశ లేని ప్రేమతో ధనముతో వ్యవహరించినట్లయితే సుఖశాంతులు. తర్వాత మనకి ఎంత ధనము ఉండవలేదు. దీని విషయంలో ఒక మూమెంట్ ఉంటుంది మనస్సులో, ఒక మూమెంట్, దాన్ని అసూయ అని అంటారు తెలుగులో. సంస్కృతంలో అయితే ఈర్ష్య అని అంటారు, జలసి. మనము నేను దీని మీద కొంత విచారము, నా మనస్సులో నేనే కొంత పరిశీలన చేశాను. ధనము గలవాళ్ళను చూసినట్లయితే నాకెప్పుడూ ఈర్ష్య కలగలేదు. ఎందుకంటే ధనవంతులు సుఖంగా ఉండలేరు. నేను లక్షాధికారులను చూశాను. ఈ రోజుల్లో లక్ష అంటే పెద్ద విలువేమీ కాదు. కోటీశ్వరులను చూశాను, బహుకోటీశ్వరులను కూడా చూశాను, ఎంతో సంపన్నులను నేను చూశాను. వాళ్ళతో చాలా క్లోజ్గా మెలగినాను కూడా. నాకు ఒక సంగతి అర్థమైంది. ఈ విషయాన్నే స్వామి రామతీర్థ మొదలైన మహాత్ములు చెప్పారు. ధనవంతుడు, రిచ్ మ్యాన్, సుఖంగా ఉండలేడు. మనం అనవసరంగా అసూయ పడుతున్నాం. ధనవంతుడు చూసి మీరు అసూయ పడ్డారంటే అనవసరంగా అసూయ పడుతున్నారు. అసూయ కాదు పడాల్సింది, జాలి పడాలి. రిచ్ మ్యాన్ అని చూసి జాలి పడాలి, అసూయ కాదు పడ్డాం. ఎందుకంటే వాళ్ళు పడే మానసిక క్షోభ ఇంత అంత కాదు. ధనమును సంపాదించుటయందు అధర్మాన్ని ఆచరిస్తారు, క్షోభ పడతారు, దురాశతోటి నానా హింస పడతారు. సంపాదించిన దాన్ని దాచిపెట్టడానికి ఎంత బెంగ పెట్టుకుంటారో అంత బెంగ పెట్టుకుంటారు, ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడతారు. ఇది ఎవరో పట్టుకుపోతారేమో అని బెంగ పెట్టుకుంటారు. ముఖ్యంగా ధనవంతుని యొక్క ఆఖరి జీవితము అంటే ఆఖరి 10 సంవత్సరాలు తాను సంపాదించిన డబ్బు తన తర్వాతి వాళ్ళు ఎలా పంచుకుంటారో అని చెప్పేసి ఆ బెంగలో పడి వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకుంటుంటే ఏమీ చెయ్యలేక వీళ్ళని ఇటు తిప్పి అటు అటు తిప్పి ఇటు మార్పులు చెప్పులు చేస్తూ అదే బెంగతో మరణిస్తాడు మనిషి. ధనవంతుణ్ణి చూసి అసూయ పడవలసినది ఏది లేదు. నేను మీకు చాలా క్లోజ్గా పరిశీలించి చెప్తున్న, ధనవంతుణ్ణి చూసి జాలి పడ్డమే చేయదగ్గది. ఆ స్థితి మనకి అక్కరలేదు. మనకున్న స్థితి ఆ స్థితి కంటే చాలా గొప్పది. ఈ సత్యాన్ని మీరు కనుక మనస్సుకు తెచ్చుకోగలిగారా, ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉండగా. నేను నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. అది కనుక మీ మనస్సులో నేను ప్రవేశపెట్టగలిగితే అదే క్షణంలో మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఒక పెద్ద బరువు తల నుంచి దింపినట్లయితే. అంటే మీరు అనొచ్చు ధనవంతులు సంతోషంగా ఉండరా అని. ఉండలేరు. ఏం పోనీ ఎక్కడైనా సంతోషంగా హ్యాపీగా ఉన్న ధనవంతుడు ఉంటే ఎక్సెప్షన్. అది కూడా ఆ సంతోషం కూడా ధనము కారణంగా కాదు. అతను హ్యాపీగా ఉన్నది ధనం మూలంగా కాదు. అతను ఎందుకు హ్యాపీగా ఉన్నాడంటే అతనికి తెలియకుండానో తెలుసో తెలియకో అతని జీవితంలో వేదాంతము ప్రవేశించినది కనుకనే అతను హ్యాపీగా ఉన్నాడు. ధనం వల్ల హ్యాపీగా ఉండే ప్రసక్తి లేనే లేదు. ఇది ఒక కఠోరమైన సత్యం. ఈ సత్యాన్ని మనిషి తెలుసుకోవటానికి చాలా కష్టపడి పెట్టాడు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే మతం మనకి ఏం బోధించి పెడుతుందంటే, మతము మనకి ధనముపై ఆశను నేర్పి ధనాన్ని మరింత సంపాదించడానికి ఏ పూజలు చేయాలో నేర్పుతుంది మతం. ఎప్పుడైతే మతమే ఆ విధంగా నేర్పేసిందో, దంతుడు వీడికి ఆ ఆశ చెడ్డదే అనిపించదు. లోకంలో ఆశ ఉంటే చెడ్డదని ఎవడైనా చెప్తే ఓహో అనిపి కావచ్చు అనిపిస్తుంది. అదే మతమే మీకు ఆశని నేర్పి పెట్టినప్పుడు ఇంకా అది చెడ్డదని అనిపించదు. ఫలానా దేవాలయానికి వెళ్ళినట్లయితే మీకు బంగారం బాగా వచ్చేస్తుంది అని కనుక ప్రచారం చేసి పెడితే బంగారము చెడ్డది అని ఎప్పుడు అనిపించదు. మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమః. బంగారం కావాలా అని అడిగారు, నాకు వద్దు బాబు మా బంగారం. దానికి దూరం నుంచే ఒక నమస్కారం ఇంకో నమస్కారం మీరు పట్టుకెళ్ళిపోండి, మాకు వద్దు. ఎందుకో తెలుసిన, తల్లికి కొడుక్కి విరోధం పెట్టేది బంగారమే. కాబట్టి ధనము ఎడల మనకున్న దృష్టికోణం ఏదైతే కలదో దానిని మనము పరిశీలించి విచారము చేసి, నేను చెప్పానని మీరు వెంటనే నా మాటకు మీరు అంగీకరించడం కాదు ప్రధానం. మీరు ఆలోచించుకొని ధనము ఎడల మీకున్నటువంటి దృష్టికోణాన్ని సరిచూసుకొని దాంట్లో దోషం ఉన్నట్లయితే, ఆశ అనే దోషం ఉన్నట్లయితే, ఆశ అంటే లోభము, పిసినారితనము, పేరాస అన్నీ కలిపి నేను అనేక పదాలు చెప్పాను. ఆ దోషం కనుక ఉన్నట్లయితే దానిని సరిచేసుకోవలసిన ఆవశ్యకత ఎంతేని గలదు. ఇప్పుడు మనకి ఎంత ధనం వస్తుంది, ఎంత ధనాన్ని మనం పొందుతాము అంటే, నీ ఆశకు తగ్గట్టు రాదు. నిజ కర్మోపాత్తం. ఈ నిజకర్మ అన్నదాన్ని రెండు రకాలుగా చెప్తారు. పురాణ దృష్టితో చెప్పినట్లయితే, మీరు పూర్వజన్మలో ఎంత చేసుకున్న కర్మకి తగ్గట్టుగా ఈ జన్మలో మీకు డబ్బులు వస్తుంది అని చెప్తారు. అది కరెక్టే. కానీ దార్శనిక దృష్టితో చెప్పినట్లయితే, ఇంకొంచెం ప్రాక్టికల్గా చెప్పినట్లయితే, మీరు కష్టపడి పడేదానికి తగ్గట్టుగా మీకు ధనం లభిస్తుంది. ఇప్పుడు కాలేజీలో చదివే సమయంలో బలాదూరు తిరిగి సరిగ్గా చదువుకోకుండా పరీక్షలు ఫెయిల్ అయ్యి తర్వాత ఏదో చిన్న ఉద్యోగంలో చేరితే తక్కువ ధనం లభిస్తుంది. బాగా చదివి పెద్ద పెద్ద చదువులు చదివి బాగా పెద్ద ఉద్యోగం చేసిన వాడికి ఎక్కువ ధనం లభిస్తుంది. ఈ తక్కువ ధనం లభించేవాడు ఎక్కువ ధనం లభించేవాడిని చూసి అసూయపడినట్లయితే ఉపయోగం ఏమున్నది, మరింత దుఃఖమే మిగులుతుంది. ఎవరికైనా వాడి ఎఫర్ట్, వాడి కృషి, వాడి ప్రయత్నము, దానికి తగ్గ ధనమే లభిస్తుంది. దీనికి ఒక దృష్టాంతం చెప్తారు. మీరు సముద్రం దగ్గరికి పాత్రతో వెళ్ళండి, మీకు ఎన్ని నీళ్లు లభిస్తాయి సముద్రం నుండి? సముద్రంలో చాలా నీళ్ళు ఉంటాయి, కానీ మీకు ఎన్ని నీళ్లు లభిస్తాయి? అంటే మీరు ఏ పాత్రను తీసుకువెళ్తే అన్ని నీళ్లు లభిస్తాయి. చెరువు నుండి చిన్న పాత్ర తీసుకువెళ్తే అన్ని నీళ్లే మీకు వస్తాయి, పెద్ద బిందె పట్టుకెళ్తే అన్ని నీళ్లే వస్తాయి. కాబట్టి మన ఎఫర్ట్, మన ప్రయత్నము, మన యోగ్యత, మనకున్నటువంటి క్వాలిఫికేషన్, వీటికి తగ్గట్టుగా మనకి ధనం వస్తుంది. కాబట్టి వాడికి ఎవడికో అధికం వచ్చినది, ఇంకొకడికి తక్కువ వచ్చినది, అది తక్కువ ఉన్నవాడిని చూసి నిరాదరణ చేయుట, అధికముగా గలవాడిని చూసి అసూయపడుట, రెండు కూడా అజ్ఞానమే. కాబట్టి అలాంటి పొరపాటు నువ్వు చేయకుము. ఏదైతే నీకు లభిస్తూ ఉన్నదో విత్తం, తేన వినోదయ చిత్తం. నీకు లభించిన ధనముతో నీవు నీ సంతోషపడటం అభ్యాసం చెయ్యి. ఇప్పుడు మీకు నేను మాట్లాడుతూ చెప్పండి, మీకు 10 రూపాయల నోటు చూస్తే సంతోషం అనిపిస్తుందా, 500 రూపాయల నోటు చూస్తే సంతోషం అనిపిస్తుందా? నేను అడిగాను అనుకోండి, మీరు తిరగబడి నన్ను అదే ప్రశ్న అడిగారు అనుకోండి, నన్ను నేను సమాధానం చెప్తాను, మీరు విశ్వసిస్తారా లేకపోతే కోతలకు వస్తున్నా అన్నాను. విశ్వసిస్తారా, నాకు 10 రూపాయల నోట్ అంటే చాలా ఇష్టం. 10 రూపాయలు కప్పితే పోనీ 20 రూపాయలు, అదే 50 రూపాయలు. చిన్న నోట్లు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మన ఖర్చులకి చిన్న నోట్లే ఉపయోగపడతాయి. ఈ పెద్ద నోటు దాన్ని పగల కొట్టేదాకా అది మనకు ఉపయోగపడనే పడదు. 5 ఇప్పుడు నేను ఒకసారి 500 నోట్లు ఉంది, ఒకప్పుడు ఛాయ్ తాగుతామని వాడి దగ్గరికి వెళ్తే పంతులు గారు నేను ఇవ్వను మీకు ఛాయ్ పొండవు కదా, ఎందుకురా అంటే ఈ 500 నోట్లు నేనేం చేస్తాను, 490 నా దగ్గర లేదు, నువ్వు పది తెచ్చుకో నీకు ఛాయ్ ఇస్తా. ఛాయ్ కూడా దొరకదు. ఏం పోనీ 500 వాడికి ఇచ్చేసి వచ్చేద్దామంటే ఆశ పీకి పట్టుకుంటుంది. నరేంద్ర మోడీ గారు మాట అన్నారు డిమోనిటైజేషన్ టైంలో మాట అన్నారు, ఆయన అడిగారు ఇలాగే కూర్చోబెట్టి జనాల్ని, చిన్న నోట్ల విలువ ఇప్పుడు ఏమైనా మీకు అర్థమవుతుందా అని అడిగారు. అంటే అర్థమవుతుందని చెప్పారు అర్థమవుతుంది. హఠాత్తుగా 500 నోట్లు 1000 నోట్లు డిమానిటైజ్ అయిపోతే 100 కాగితాలకి విలువ పెరిగిపోయింది. 100 కాగితాలు ఇవ్వమంటే ఎవడు ఇచ్చేవాడు కదా, దాచుకుని 100 కాగితాలకి విలువ, 50 కాగితాలకి మరీ విలువ. కాబట్టి విత్తం తేన వినోదయ చిత్తం, మనకి ఎంత ధనము మన వద్ద ఉన్నదో, ఎంత ధనము మనకి లభించి ఉన్నదో దానికోసం ఇతరులను తిట్టి మరొకళ్ళను తిట్టి దేవుణ్ణి తిట్టి అలా చేయకుండా సంతోషంగా మనకి లభించిన దాన్ని తృప్తి సంతోషము, సంతోషం అంటే కంటెంట్మెంట్ అంటారు ఇంగ్లీష్లో, అటువంటి కంటెంట్మెంట్ అంటే ఉన్నదానితో తృప్తి పడుట, ఆ లక్షణమును అలవరుచుకొని మీ మనస్సును మీరు పవిత్రముగా ఉంచుకుంటూ మీరు ఈ లక్షణాలని ఈ శ్లోకాన్ని గుర్తు చేసుకుని దీంట్లో ఉండే భావాన్ని కనుక మనస్సుకు తెచ్చుకున్నట్లయితే మీరు ఆల్రెడీ మీరు సంపాదించుకుంటున్నారు, మీరే కష్టపడుతున్నారు, మీరే సంపాదించుకుంటున్నారు, మీరే ఖర్చు పెట్టుకుంటున్నారు, మీరే దాచుకుంటున్నారు, అన్నీ బాగానే నడుస్తూ ఉంటాయి, ఏది చెడిపోదు, చెడిపోనక్కర్లేదు కూడా, అన్నీ సక్రమంగా నడుస్తూ ఉంటాయి. మనస్సులో ఏర్పడిన దోషము, దోషం ఏమిటి, ఉన్నది చాలదే అనే ఆశ, ధనము యొడల ఒక పేరాశ, లోభము, ఆ కారణంగా కుటుంబంలో సభ్యులతోటి విరోధము, తర్వాత అనలములు ఎందుకు కొట్లాడుకుంటారు ఆస్తిపాస్తుల కోసం, దేనికోసం కొట్లాడుకుంటారంటే చిన్న అమౌంట్ కోసం కొట్లాడుకుంటారు. ఒకసారి ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుకుంటున్నారు, నేను చూసే ఏమిటా అలా కొట్లాడుకుంటారు, ఒకే తల్లి బిడ్డలని ఉండే అలా కొట్లాడుకుంటారు ఏమిటి అంటే, ఒక ఆయన అన్నాడు 10,000 రూపాయలకి తేడా వచ్చింది నువ్వు ఇస్తావని అడిగాడు, మీరిద్దరూ కొట్లాడడం మానేసి ప్రేమగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తే నేను 10,000 ఇచ్చేస్తాను, ఇచ్చేస్తాను నిజంగా, ఐ మీన్ ఇట్, నేను నా జీవిలో 10,000 ఉంది అది తీసి మీకు ఇచ్చేస్తాను, మీరు కొట్లాడుకోవడం మానేసి ప్రేమగా ఉండండి అంటే, వాళ్ళు అప్పుడు కొట్లాడుకోవడం మానేశారు, నా దగ్గర తీసుకోలేదు 10,000, ఆ 10,000 నా దగ్గరే ఉంది, కానీ నేను అన్న ఆ మాట వాళ్ళలో ఒక వివేకమును ఉత్పత్తి చేశాను. కాబట్టి ధనం విషయంలో అటువంటి వ్యామోహము ఉండరాదు, పెద్ద మనస్సు ఉన్నారు. నాతోటి ఒక ఆయన నేను శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళినప్పుడు నాకు చెప్పారు, ఈ దృష్టాంతం నేను తరచుగా చెప్తూ ఉంటాను సందర్భం వచ్చినప్పుడు, ఆయన ఏం చెప్పారంటే మా అన్నయ్య పల్లెటూరులో ఉన్నాడు, ఆస్తి తన ఆస్తి నా ఆస్తి మా తల్లిదండ్రులు తల్లి తాతలు ఇచ్చిన ఆస్తిని అంతా ఆయనే చూస్తున్నాడు, సరిగ్గా ఇష్టి వడు మొత్తం అంతా తన జేబులోనే వేసేసుకుంటాడు, ఎప్పుడైనా కనబడినప్పుడు ఏదో కొద్దిపాటి సృష్టి చేతిలో పెట్టి ఇంతే వచ్చింది ఆదాయం అంటాడు, ఎప్పుడూ గరువే అంటాడు, ఎప్పుడూ పంట పండలేదు అంటాడు, ఊరందరికీ పంట పండుతో నేను మాత్రం ఎప్పుడు పండలేదు అంటాడు, అసత్యం చెప్తాడు, నాకు డబ్బు ఇవ్వట్లేదు అని చెప్పాడు ఒక ఆయన. ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలో పెద్ద డాక్టరు, 300 సంపాదించుకుంటున్నాడు, అయినా మరి ఆశ అలాగే ఉంటుంది. నేను అన్నా ఇది ఏం చేద్దాం అనుకుంటున్నారన్న అంటే కోర్టులో కేసు వేద్దాం అనుకుంటున్నాను, నెవర్ డూ దాట్, నా సలహా మీరు పాటించే పక్షంలో డోంట్ డూ దాట్, మరైతే ఏం చేయమంటాను, మీ అన్నగారిని ఎంజాయ్ చేయమన్నాను, ఎంకరేజ్ చేయాలి, అది మీకు ఇస్తున్న మిగిలింది మీకు ఇస్తున్నారు కదా అది కూడా ఆయన చేతిలో పెట్టేసి అన్నయ్య ఇది కూడా నువ్వే తీసుకుని ఎంజాయ్ చేయి అని చెప్పండి, మీరు తక్కువ సంపాదిస్తున్నారా, మీరు సంపాదిస్తున్నది మీకు చాలు, మీకు లభిస్తున్న దాంతో సంతోషంగా ఉండడం నేర్చుకోండి. మీ అన్నయ్య గారు సిగ్గుపడి ఇట్లా మీరు చెయ్యండి. అలాగ అన్నయ్య నువ్వు నాకు సృష్టి ఇచ్చింది ఇట్లా, నాకు నేను తిన్నాను నువ్వు తిన్నావు ఒకటే, నువ్వే అట్టి పెట్టుకోమ్మా అని అంటే ఆయన సిగ్గుపడతాడు. అలా చెయ్యండి. అంతే తప్ప కోర్టుకు వెళ్ళడం అనే పొరపాటు ఎన్నడూ చేయవద్దు. ధనముపై అటువంటి ఆశ ఉండరాదు అని నేను మనవి చేశాను. ఆయన నా సలహాన్ని పాటించారు. కాబట్టి మీరు పెద్ద మనస్సుతో ధనం విషయంలో అందరినీ, మీకు ధనం విషయంలో మీకు ఎవరైనా అన్యాయం చేసినట్లయితే వాళ్ళందరినీ కూడా క్షమించి పెద్ద మనస్సుతో, ధనము మనల్ని రక్షించదు, అది మనతో రాదు, అది జీవితంలో అంశంలో ఉంటుంది ఇంకో అంశంలో పోతుంది, మనం వచ్చేప్పుడు ఉత్తిదితులతో వచ్చాము, వెళ్ళేప్పుడు కూడా ఉత్తిదితులతోనే వెళ్ళిపోతాము అనే ఒక వేదాంత దృష్టి, వైరాగ్య దృష్టిని కలిగి మీ జీవితములను సుఖశాంతులతో నింపుకొనగలరు అని నేను ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఒక శ్లోకం, ఈ శ్లోకాన్ని ఒక్కసారి అనగొని మీతో మనం చేస్తూ ఉన్నాను. మూఢజేహి ధనాగమ తృష్ణాం, మూఢజేహి ధనాగమ తృష్ణాం, గురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం, గురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం, నిర్లభసే నిజ కర్మోపాత్తం, నిర్లభసే నిజ కర్మోపాత్తం, విత్తం తేన వినోదయ చిత్తం, విత్తం తేన వినోదయ చిత్తం. పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.